अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविड वेदसागरम्। అయోధ్యలో భక్తులతో భాగవతులతో పరివేష్ఠించియున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమొళి మొదటి శతకంలో మూడవ దశకము, ఇప్పటికీ రెండు దశకములు, ఈ రెండు దశకములు కూడా సంస్కృత వేదాంతము శ్రీభాష్యమునకు సమానము అని చెప్పి సమన్వయం చేసి చూపించారు. అంటే పరత్వము ఎంత గొప్పది అని చెప్పారు. ఇక సౌలభ్యము, ఆ పరత్వం అంటే మరి దొరకడు కదా, అట్లాంటి ఆయన ఎంత సులభుడైపోయాడు చెప్తూ ఉన్నారు ఈ పాసురమునందు. మూడవ పత్తులో మొదటి పాసురం, పత్తుడై పొత్వార్ తిరువడిగలే శరణం, పత్తుడై అడియవరు కెలియవన్ పిరరుగలు కరియ విత్తగన్ మలర్ మహల్ విరుంబుం నమరుం పెరలడిగల్ మత్తురుగడై వెన్నై కళవినిలు ఉరవిడయ్యా పుణ్ణు ఎత్తిరం ఉరలినోడు ఇణైందిరుందు ఏంగియ వెళివే. ఆళ్వార్ తిరువడిగలే శరణం, ప్రతిపదార్థం పత్తుడై భక్తి గల అడివరుకు దాసులకు ఎలియవన్ సులభుడు, పిరర్గలకు అంటే భక్తి లేని మిగిలిన వారికి అరియా పొందుటకు దుర్లభుడు, అంటే భక్తి కలవారికి సులభుడు, లేనివారికి దుర్లభుడు. విత్తగన్ ఆశ్చర్యభూతుడు, మలర్మహల్ కమలవాసిని అయిన శ్రీదేవి విరుంబుం ఆశపడ తగినవాడును, పెరల్ పొందుటకు అరుం దుర్లభుడునునైనా నమ్ అడిహల్ మన స్వామి. ఏం చేశాడయ్యా ఈయన అంటే, మత్తు ఉరు కడై కవ్వముతో కష్టపడి చిలికినటువంటి వెన్నై వెన్నను కళవినిల్ దొంగతనంగా తీసుకొని పరిగెత్తిపోయాడట. పట్టుకుని ఉరవిడై వక్షస్థలమునందు ఆప్పుండు కట్టేసిందో తల్లి, రోటికి కట్టి పారేసింది. ఉరలినోడు రోలుతో ఇణైందిరిందు చేరియుండి ఏంగియా ఎక్కెక్కి దుఃఖించిన ఎలువు సౌలభ్యము ఎత్తిరం, ఏమి ఆశ్చర్యము అంటూ ఉన్నారు ఆయన. ఎత్తిరం ఏమి ఆశ్చర్యము. ఇక అలా ఆరాయిరప్పట్లు చూద్దాం. ఏవం విధ భక్తియుం ఇతర విషయ వైరాగ్యము ఎంబెరుమానై చక్షురాది కరణంగళాలే అనుభవితల్లదు పిరవాదు. భక్తి ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రెండు దశకములలో పరమాత్మ ఎంత గొప్పవాడో చెప్పి ఆయన యందు ఉన్నటువంటి భక్తి చెప్తున్నారు ఇక్కడ. ఇతర విషయ వైరాగ్యము కూడా కలిగి ఉండాలి సుమా. భక్తిని పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అంటూ మూడు రకాలుగా చెబుతారు. పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్ష అభినివేశనం. పరభక్తి అని అంటే ఆ పరమేశ్వరుని ఆ రెండు దశకముల్లో చెప్పారు కదా, అలా తెలుసుకొని ఆయన్ని చూడాలి అని అనిపించటం. పరజ్ఞానంతో తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట. ఇక పరజ్ఞానము అని అంటే ఆ పరమాత్మ సాక్షాత్కారము అంటే మనకి ఇంద్రియములకు లోపల గోచరించినట్లుగా బయట కూడా కనపడాలి అని అలా కోరేటటువంటిది పరజ్ఞానము. పునర్విశ్లేష భీరుత్వం పరమాభీతిరుచ్యతే, అలా కనపడినటువంటి వాడు మళ్ళీ మాయమైపోతాడేమో దొరకకుండా అలాగే ఆయన్ని ఉంచేసుకోవాలి అని అనుకోవటము పరమభక్తి అని అంటారు. ఈ మూడు భక్తులు మాకు ఇమ్మని భగవద్ రామానుజుల వారు శరణాగతి గజ్జలో ఆ స్వామిని అడుగుతారు. అలాగే ఇతర విషయ వైరాగ్యం ఉంటే కానీ ఇవి నిలవవు. చక్షురాది కరణంగళాలి, చక్షురు చక్షుస్సు ఈ కరణములు అంటే ఇంద్రియముల చేత చూడాలి అనిపించేటటువంటి స్థితి, తాదృశ అనుభవం తాను బాహ్యేంద్రియములకు యోగాభ్యాస పరిశుద్ధమైన మనస్సుకు గోచర నల్ల నిండు. అయితే ఆ అనుభవము బాహ్యేంద్రియాలకి యోగాభ్యాసమైన మనస్సుకి కూడా గోచరము కాదు అని మననగం ఎంగిర పట్టాలే సొల్లప్పట్ట. మననగం అని ఎక్కడ అపాసురంలో చెప్పారు ఇంతకుముందు, ఆయన దొరికేవాడు కాదు అని చెప్పి ఎంబెరుమాన్ బక్కల్ కూడా దాదలాలి ఎంబెరుమానే ఇజందుపో మత్తనయ్యాహాదో. అయితే మనం ప్రయత్నం చేస్తే దొరకడు కానీ ఆయన దయతలిస్తే దొరకడా అంటే అవసందరాన్ అవర్హలై కురిత్తు ఎంబెరుమానై కాణవేణు ఎన్ను అపేక్ష ఎవడయ్యరా ఇరుప్పారుక్కు కాణలంబడి ఇళియనాయ్. అలా చూడాలి అనుకునేటటువంటి వారికి ఆయన కనిపిస్తాడు, దయదలిసి సులభుడైపోతాడు. ప్రతికూలరుక్కు అవన్ అరియనాయ్, ప్రతికూలరికి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు దుర్యోధనాదులకి ఏం తెలిసింది, దుర్యోధనుడికి ఏం తెలిసింది, ఏదో యుద్ధం జరగబోతూ ఉంది మాకు సహాయం కావాలని వెళ్ళాడు. వెళ్తే 10,000 నారాయణ సైన్యం అది, నారాయణ గోపాలురు అంటారు, నాతో సమానులు వాళ్ళు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను ఏదో తోచిన సలహా ఇస్తాను అని అంటే, మరి తెలిసినట్లయితే దుర్యోధనుడు ఏం చేయాలి, పరమాత్మ సంగతి తెలిస్తే నీవే కావాలి నాకు స్వామి అని చెప్పాలి. కానీ అలా పరమాత్మని కోరలేదు వాడు. లోపల లోపల ఏమనుకుంటున్నాడు, అర్జునుడికి అవకాశం ఇచ్చేటప్పటికి అయ్యో అర్జునుడు సైన్యాన్ని కొట్టేస్తాడు, అర్జునుడు సైన్యాన్ని కొట్టేస్తాడు అనుకుంటున్నాడు వీడు. అర్జునుడికి తెలుసు కనుక అర్జునుడు స్వామి నీవే మాకు రమ్మన్నాడు. మరి మిగిలింది ఏమిటంటే అదిగో అది ఆ ప్రతికూలుల స్థితి ఇలా ఉంటుందట. పరమాత్మ ప్రత్యక్షమైతే ప్రతికూలుడికి అర్థం కాదు. అలాగే ఉదంకుడని ఒక ఆయన ఉండేవాడు. భారత యుద్ధం అంతా అయిపోయి ద్వారకా నగరానికి వెళ్ళేటప్పుడు అది ఒక మరుభూమిట, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ మహర్షి కదా అని వచ్చాడు స్వామి. వస్తే ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు పరమాత్మ వయ్యుండి ఇంత పని చేస్తావా, నేనేం చేశానంటే పాండవ పక్షపాతివో ఇలా చేశావు సరే అని చెప్పి మొత్తము జ్ఞానం కలిగేటట్టు చేశాడు. చేస్తే నీకేం వరం కావాలి కోరుకోమంటే, ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు, కాస్త ఒక గుంట మంచినీళ్ళు ఎప్పుడూ మంచినీళ్ళు దొరికేటట్టు వరం ఇమ్మన్నాడట. అదిగో అలా ఉంటుంది ప్రతికూలుడు సంగతి. అలాగే విస్మయనీయుని ఎందుకొండు ఎంబెరుమానుడయ్యా ఆశ్రిత సులభత ఎరులు చెయ్య తొడంగి. అలా ఆశ్చర్యకరమైనటువంటి వాడు అటు వాళ్ళకి, అలాగే ఇటు సులభుడైపోయి ఇలా ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ ఉంటాడు. మత్తూరు కడై వెన్నై కళవిని ఇలు విడయ్యా పండు అరిలినోడి నైందు. మత్తూరు కడై అంటే కవ్వముతో చిలుగుతూ ఉందా యశోదమ్మ, అప్పుడు వచ్చి పట్టుకున్నాడు, ఆ పట్టుకుని నాకు పాలు ఇవ్వమన్నాడు, పాలు ఇస్తుంది. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగిపోయినాయి అని చెప్పి అక్కడికి పరిగెత్తింది ఇక్కడ పడేసి. అయితే దాన్ని ఆ కొండను పగలగొట్టి ఆ వెన తీసుకుని పారిపోయాడు. మెయ్యర్ కట్టుండే ఇంగిన పడియే ఇరుక్కిర వెళ్ళిమయ్య ఇక్కడు కట్టేసింది. ఆమె అందరినీ పిలిచి పట్టుకొచ్చి 4 వీధులు కలిసి కట్టేసింది, సన్నని తాడుతో కట్టేసిందట. ఈ వతిమాత్ర ఆశ్రిత సులభత్వ మహాగుణత్తులే ఈడుపట్టు. ఆమెమో ఒక స్త్రీ, ఆమె కట్టేసి ఏమంటూ ఉన్నదామె, యది శక్నోషి గచ్చత్వం అతి చెంచల చేష్టిత అన్నదట. రే నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి పనులు చేస్తూ ఉన్నావు, శక్నోషి అన్నదట అంటే నీకు శక్తి ఉంటే, ఏది సన్నని తాడు రోలుకు కట్టేసి నీకు ఓపిక, నీకు బలము, నీకు శక్తి ఉంటే గచ్చ పోరా ఇది ఒకటి తీసుకుని అని చెప్పి అక్కడే పడుండని వెళ్ళి సాచకార కుటుంబిని ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నదట తల్లి. అయితే ఆశ్రిత అతిమాత్ర ఆశ్రిత సులభత్వ మహాగుణత్తిలే ఈడుపట్టు ఆశ్రిత సమాశ్రయనీయనా ఇరుక్కైకు తత్ సజీత సజాతీయనాయి వందు పిరుందుదు అళవం అయ్యాదో దింగనే ఇరలులే కట్టుండు నడుంగిన పడియే ఇరుందరుళవేణుము. ఏమయ్యా అలా కట్టి ఇక్కడ ఉండు అని అంటే ఉండిపోతావా, సజాతీయుడివై పుట్టావా, అక్కడ వారికి ఇలా కట్టేస్తే ఎక్కెక్కి ఏడుస్తావా, అమ్మా అమ్మా ఇక చేయనే అంటూ ఎక్కెక్కి ఏడుస్తున్నావు, అశక్తుడువా నీవు, అసమర్థుడవే. ఇదేం చేయదరులినాయ్, అసలు ఏమిటయ్యా ఇది? ఎత్తిరం ఎదుత్తుక్కాహ చేయదరులినాయ్ ఎన్గిరారు. ఏమిటి అసలు ఇది? ఏమి ఆశ్చర్యం ఇది? ఏమి ఆశ్చర్యం? ఒక స్త్రీ, ఒక గొల్లభామ రోటికి సన్నని తాడుతో ఆ మజ్జిగ చిలికే కవ్వం తాడుతో కట్టేసి నువ్వు పోగలిగితే పోరా అంటే అమ్మా అమ్మా అని ఎక్కెక్కేడుస్తున్నావు ఏమిటయ్యా అని చెప్పి నీ ఆశ్రిత సులభత్వం అసలు ఇది ఏమిటి? దీన్ని ఏమని చెప్పాలి అని చెప్పి హృదయమంతా ద్రవించిపోయి నమ్మాళ్ళు వారికి ఆ ఆనందములో మునిగి స్పృహ తప్పి పడిపోయారట. సేవలు చేశారు ఈ మధుర కవియాళ్ళు వారు, వీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. చేయనీయండి సరే. ఆ సౌలభ్యము అనేటటువంటిది ఎటువంటిది అని అంటే, ఇంతకుముందు ఒకసారి పరత్వాన్ని గురించి చెప్పాను మీకు. వేదం చెప్పింది ఒక్క గుణాన్ని పట్టుకోవాలని, మనుషుల దగ్గర నుంచి వంద వంద వంద గుణిస్తూ నిరంతరము కూడా గుణిస్తూనే ఉన్నది అని చెప్పి 1/3 వేసుకుని చూడండి. ఇలాంటిది ఆవృత్త దశాంశం అయిపోతూ ఉంటుంది, తరగదు పరత్వం, అసలు తరిగేది కాదు. మరి ఆయన సౌలభ్యాన్ని చూస్తే, దయను చూస్తే ఇదెంతటిదో ఇంకొకసారి చూడండి. ఇక్కడ వేదాంత దేశకులు వారు దయకి శతకమే చెప్పాడు ఆయన, 100. అలాగే మహాత్ముడు ఆయన పాదుకల మీద 1000 శ్లోకాలు చెప్పాడు. అదేమీ సామాన్యుడు కాదు కదా. అదిగో అక్కడ ఈయన అంటున్నాడు ఒక శ్లోకాన్ని, అకూపారైరేకోదక సమయ వైతండిక జవైహి అనిర్వాప్యాం క్షిప్రం క్షపయితుం అవిద్యాఖ్యబడవాం కృపేత్వం తత్తాదృక్ ప్రథిమ వృష పృథ్వీధరపతి స్వరూపద్వైగుణ్య ద్విగుణ నిజ బిందు ప్రవహసీ. అకూపారైరేకోదక సమయ వైతండిక జవైహి, ప్రళయకాల సమయంలో ఎదురు లేకుండా వాదించే వాళ్ళు ఉంటారు, ఎదుటి మాట వినకుండా వైతండికులు అటు వాళ్ళు. నువ్వేం చెప్పినా అసలు ఎన్నరు వాళ్ళు, వాళ్ళు వాగలసింది వాగేస్తారు అంతే. అంతకంటే అటువంటి వేగముతో ప్రళయకాల సముద్రములాగా ఆ నీరు వచ్చి అనిర్వాప్యాం క్షిప్రం క్షపయితుం అవిద్యాఖ్య వడవాం. అవిద్య అనేటటువంటిది ఉన్నదే మా అజ్ఞానము, దాన్ని ఆర్పలేకపోయింది. ఇక పరమేశ్వరుడు, ఇక ఆయన ఎటువంటి వాడు అని అంటే, ఇదిగో ఇలాంటి సముద్రాలు, ఇప్పుడు ప్రళయకాల సముద్రాలు లాంటివి ఒక 2 సముద్రాలు ఉంటే పరత్వానికి, మరొక 2 సముద్రాలు అంటే అమ్మవారిని కూడా కొందరు చెబుతారు. అలా నీ ఒక 2 సముద్రాలు అయ్యి, అమ్మవారు ఒక 2 సముద్రాలు అయ్యి, లక్ష్మీ అమ్మవారు మొత్తం 4 సముద్రాలు అయితే, స్వరూప ద్వైగుణ్య ద్విగుణ అన్నాడు. మీ యొక్క స్వరూపము ద్వైగుణ్యము ద్విగుణము అంటే 2 2. ఈ 4 సముద్రాలు అయితే ఏమవుతుందండి అని అంటే, పరత్వము అనేటటువంటిది ప్రళయకాల సముద్రాల 4 సముద్రాలంత అయితే, తత్తాదృక్ ప్రథిమ వృష పృథ్వీధరపతి స్వరూప ద్వైగుణ్య ద్విగుణ నిజ బిందు, దయా అనే సముద్రములో ఒక బిందువంతట ఈ 4 సముద్రాలు. చూడండి ఇక్కడ ఎలా చెప్తున్నాడు, ఒకసారి ఆలోచన చెయ్యండి. బుర్రబెట్టి ఆలోచిస్తే కానీ అర్థం కాదండి, సామాన్యమైంది కాదు ఈ శ్లోకము. అసలు ఈ ప్రతిపాదనే అద్భుతము. దయా అనేది ఒక, దయ అనేది ఒక సముద్రం అనుకోండి, దాంట్లో ఒక బిందువు, అసలు ఎన్ని బిందువులు ఉంటాయి ఎవరు లెక్కగలడు. ఇంకా 1/3 అంటే ఏదో అలా చెప్పి ఇట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళి అని చెప్పొచ్చు. ఇక్కడ దీనికి సమీకరణం కూడా వేయలేకపోయారు ఎవరు కూడా. నేను చాలామందికి చెప్పాను బాగా, మరి నేను ఉపాధ్యాయుడిగా చేసేటప్పుడు లెక్కల వాళ్ళు, అలాగే ఇంకా ఇంజనీర్లు, ఇంకా చాలామందికి చెప్పినా దీని సమీకరణం అసాధ్యం. ఎలాగోనంటే మీరు బిందువులు లెక్క పెట్టగలరా సముద్రాల్లో ఎన్ని బిందువులు ఉంటాయంటే, అసలు ఎలా లెక్క పెట్టగలరా ఎవరైనా. కనుక ఇది అసాధ్యం. సౌలభ్యము, దయ అనేటటువంటి ఒక బిందువు 4 సముద్రాలంతటా, లక్ష్మీనారాయణులు ఇద్దరి యొక్క శక్తి, ఆ పరా అస్య శక్తి అన్నట్లుగా వారిద్దరి యొక్క శక్తి ఉన్నదే పరమాత్మత్వము. 4 సముద్రాలు అయితే ఒక బిందువు అంతా అయిపోతారట ఈ 4 సముద్రాలు. ఈ దయ అనే సముద్రానికి ఒక బిందువు అంతా, ఇది సౌలభ్యము అని అంటే చూడండి. అసలు ఇంకా ఈ సౌలభ్యానికి అంతమున్నదా? అలా ఆయన 6 నెలల కాలము ఆ పరభక్తి ఆయనకు అలా కనిపించింది, ఆ దృశ్యము కనిపించింది. ఆ దృశ్యము కనిపించి దానిని అనుభవిస్తూ, దానిని అనుభవిస్తూ ఉన్నారు ఆయన. ఎక్కడ లోపల బయట ప్రపంచంతో ఆయనకేం పని లేదు కదా. ఇతర విషయ వైరాగ్యం అంటున్నారుగా, ఆయన భక్తి ఇతర విషయ వైరాగ్యం, ఇతరంతో పని లేదు. హాయిగా 6 నెలల కాలాన్ని అనుభవిస్తే అంతకుముందు ఈయనకేమి, ఆ పరమాత్మ యొక్క నామములే ఆహారము, ఇతరమైన పనులు ఏమీ లేవు. అటువంటి మహాపురుషుడు ఎప్పుడు లేచి చెబుతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మధుర కవి. ఇంకా చాలామంది వచ్చారట అప్పటికే రాసుకుంటున్నారు చెప్పేయి. అలా ఎదురు చూస్తూ ఉన్నారు వారు. 6 నెలలు అనుభవించారు వీరు. చూద్దాం మరి తర్వాత ఏం జరుగుతుందో. అంతటి దివ్య ప్రబంధం ఇది. ఇటువంటి ప్రబంధాన్ని మరి అవగాహన చేసుకోవటము, అర్థం చేసుకోవటము చాలా కష్టము అనిపిస్తూ ఉన్నట్లుగా వినిపిస్తూ ఉన్నది. చూద్దాం ఎలా నడిపిస్తాడో, అలాగే నడుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీ శఠారి వేదం, జై రామానుజ, జై శ్రీరామ్.